అంకెలు పుస్తకం 2వ భాగం. అయితే సంఖ్యను వ్యక్తం చేయడానికి వేళ్ళు చూపించే పద్ధతిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి, చేతిలో ఏదో వస్తువుని పట్టుకుందాం. వేళ్ళు చూపించాలంటే వస్తువుని కింద పెట్టవలసి రావచ్చు, లేదా బయట బాగా చలిగా ఉండవచ్చు. వేళ్ళు పైకి తీస్తే చేతులు గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంది, లేదా బాగా చీకటిగా ఉండొచ్చు. వేళ్ళు చూపించినా కనిపించకపోవచ్చు. కాబట్టి వివిధ వేళ్ల కూటమికి ఒక పేరు పెట్టుకుంటే అనువుగా ఉంటుంది. చూపుడు వేలు మాత్రమే చూపించినప్పుడు ఆ కూటమికి ఒకటి అని పేరు పెట్టుకోవచ్చు. అప్పుడు నీ వద్ద ఎన్ని కత్తులు ఉన్నాయి అని ఎవరైనా అడిగితే ఇన్ని అని చూపుడు వేలు చూపించకుండా ఒకటి అని నోటితో సమాధానం చెప్పొచ్చు. అయితే ఒకటి అన్న పదమే ఎందుకు వాడాలి? మరేదైనా అనొచ్చుగా. ఈ ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ పదాలు ఎన్నో ఏళ్ల క్రితం పుట్టాయి. కాబట్టి వాటి పుట్టు పూర్వోత్తరాలు కనిపెట్టడం అంత తేలిక కాదు. ఆధునిక ప్రపంచ భాషలలో ఒకటి అన్న అర్థం గల పదాలనే తీసుకుంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదం ఉన్నా వాటిలో ఎంతో పోలిక కనిపిస్తుంది. సంస్కృతంలో దీనిని ఏకం అంటారు. అది తెలుగులోని ఒక శబ్దానికి సన్నిహితంగా ఉంది. తమిళంలో, మలయాళంలో కూడా దీన్ని ఒండ్రు అంటారు. కన్నడంలో దీనిని వందు అంటారు. హిందీలోని ఏక్ సంస్కృత పదానికి సన్నిహితంగా ఉంది. అలాగే పాశ్చాత్య భాషల్ని తీసుకుంటే ఇంగ్లీష్లో వన్ అని, ఫ్రెంచ్లో ఉన్ అని, స్పానిష్లో ఉనో అని, జర్మన్లో ఐన్ అని, లాటిన్లో ఉనన్ అని, గ్రీకు భాషలో మోనోస్ అని అంటారు. వీటన్నిటిలోని ఉన్ అన్న శబ్దం సామాన్యాంశంగా కనిపిస్తోంది. ఈ పదాలన్నీ ఏదో మూలపదం నుండి వచ్చి ఉండే అవకాశం ఉంది. ఆ మూలపదం ఏమిటో మనకి ఇప్పుడు అప్రస్తుతం. అలాగే వివిధ భాషలలో వివిధ సంఖ్యల్ని ఏమంటారో కూడా మనకి ఇప్పుడు అనవసరం. ప్రస్తుతానికి మాత్రం మనం తెలుగు పదాలనే వాడదాం. చూపుడు వేలు, మధ్యవేలు కలిపి చూపించిన విన్యాసానికి 2 అని పేరు పెడదాం. చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరం వేలు కలిపి చూపిస్తే అది 3. అదేవిధంగా 4, 5, 6, 7, 8, 9, 10 కూడా చూపించవచ్చు. పూర్తిగా వేళ్ళన్నీ కనిపించేలా 2 చేతులు విప్పి చూపిస్తే అది 10 అవుతుంది. మనుషులకి ఈ పదాలు అలవాటు అయిపోయాక ఇక అప్పటి నుంచి ఎన్ని అన్న ప్రశ్నకి పైపేర్లతో సమాధానం చెప్పడానికి వీలయ్యింది. నిన్ను 6 దినాల వయసులో చూశాను సుమా అనో, లేక 2 బాణాలు ఇవ్వరాదు అనో అనడానికి వీలయ్యింది. ఎవరైనా మీ పాదాల వద్ద ఇన్ని బాణాలు పడేశారని అనుకుందాం. మీరు వాటిని ఒక్కటొక్కడిగా తీసి లెక్కించుకోవచ్చు. 1 పైకి తీసి బిగ్గరగా 1 అనొచ్చు. మరొకటి తీసి 2 అనొచ్చు. అలా వరుసగా తీస్తూ చివరిది తీస్తున్నప్పుడు 7 అనొచ్చు. అంటే అక్కడ 7 బాణాలు ఉన్నాయన్నమాట. మీ వద్ద మొత్తం 10,000 ఉన్నాయి. కాబట్టి ఎన్ని అన్న ప్రశ్నకు సమాధానంగా 10 ప్రత్యేకమైన పదాలను వాడవచ్చు. ఆ పదాలే అంకెలు. కానీ మరి 10 కన్నా ఎక్కువ వస్తువులు గల సముదాయాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకి, ఇందాకట్లాగానే మీరు బాణాలు లెక్క పెడుతున్నప్పుడు 10 బాణాలు తీశాక కూడా మరికొన్ని మిగిలిపోయాయి అనుకుందాం. అప్పుడు ఎలా? ఆ కొత్త అంకెలకి కూడా పేర్లు పెట్టాలి. 1 నుండి 10 వరకు అంకెల పేర్లు గుర్తుపెట్టుకోవడమే అంత తేలిక కాదు.